నిన్న దొంగ నజన్నె దొంగ తంగకి నిచ్చే హకే ప్రాణ తజుంగ మేరీ జాన్ ఢుక్ జా ఓ మేరీ జాన్ కహనా మాన్ నా తు బన్ నా దాన్ ఢుక్ జా నా మానుంగి మే నా మానుంగి రూఠీ హూ మే టూటియా రూఠీ రహూంగి మేరే ప్రాణ జా తు జా ఓ మేరే ప్రాణ కహనా మాన్ నా తు బన్ నా దాన్ జా తు జా करूं काम मेरा है नसीब बुरा गोरी आज तेरा सरताज हूं मैं मोह छोड़ नहीं मत भूल कहीं कोई और नहीं कविराज हूं मैं चंडीदास कहे सखी है चंडीदास कहे कहे जन न दूंगा न जन दूंगा टंग के नीचे आके प्राण तजूंगा मेरी जान रुक जा ओ मेरी जान कहना मान न तू बन ना दान रुक जा ओ मोरी प्यारी रामी तू मानत काहे नाही गोरी छोड़ मुझे तू कहां जात है दिख दिख दिख दिख दा तनिक रुक जा तनिक रुक जा तनिक रुक जा ए जा कविराज तुझे ये जहान हसे तेरे नैन बसे रामी धो कभी रोएगी तू कभी गाएगी तू पछताएगी तू कहां मान मेरा कलाकार हूं मैं मुझे जान जरा पहचान जरा अस्थान मेरा कलाकार कहे सखी है कलाकार कहे कहे कहे कहे क्या जाने न दूंगा न जाने दूंगा टांगे के नीचे आके प्राण तर दूंगा मेरी जान रुक जा ओ मेरी जान कहना मान ना तू बन ना दान रुक जा